సాగరీ రమ్య సిహికలా కొని పొత్తుని దిగిరి ముహుద కలంబలా సిగ్నలో వక్తువాయన కీతయ గయలా క్లరెన్స్ జయవర్ధనములు లోబతాలగియా వసరలి సాగరీ రమ్య సిహికలా దిలీప పొడి పొత్తుని దిగిరి ముహుద కలంబలా సిగ్నలో వక్తువాయన కీతయ గయలా విజయవర్ధనములు లోబదాలగియా కబకిన్ లేవుమకు మలకట పమరకు మాలిని రోహిణి కిమదో నావే అదోయా కంద సురి దుంగే ఒత్తతిత దెక్కదా నిది పర నిత్తిక తిమువా లోకే లస్సన విన్నత దేనికి ఓనై మంచు తక్కువా మొరటువ మొరటువ సెనకిలియే సందపాదే గమంగియా సందంబెసగియా అవరగిరే సురగన విశ్వలాగియా ఇనక మెహిన తీరే దినిత హంబు వెలా ఆదరేట కియు కతా దెంగొలంద ఉనా సందకిలు నక్కిరుగిలు నక్కమక్ నేగియా పేరెంట్స్ విజయ వర్ధనములు లోబదాలగియా తను నిర్మాణయ దిల్హాని గీతయే తని విసిట్టినక అద హస్తరలా రటకిన్నే హాయికిలునే సిక్కురులియా అపేక్ష సినిమా సంగీతయ చిత్తిరి మలీపా సెల్యన పారే మగతుట దీహమున అపికలు మామా మంగో నెందా ఎల్లతుల కుంగుర సర్వున సూపర్ గోల్డెన్ చైమ్స్ గాయక మధులే నాయక క్లరెన్స్ నతివున సూపర్ గోల్డెన్ చైమ్స్ గాయక మధులే నాయక క్లరెన్స్ నతివున సరళి సాగరీ రమ్య సిహికలా దిలీప పొడి పుత్తుని దిగిరి ముహుద కలంబలా సిగ్నలో వక్తువాయన కీతయ గయలా క్లరెన్స్ విజయవర్ధనములు లోబదాలగియా ఇనక మెహిన దీ తీరే దినిత హమువెలా ఆదరేట కీయు కథ దెంగొలంద ఉనా సందకిలు నక్కిరుగిలు నక్క మగ్నేగియా విజయవర్ధనములు లోబదాలగియా క్లరెన్స్ విజయవర్ధనములు లోబదాలగియా